16. అహంగ్రహోపాసన. ఈ ఆటకు మూలం చిత్తం. చిత్రం ఏమిటంటే, ఈ చిత్తం సహజ స్థితిలో చైతన్యం కంటే భిన్నం కాదు. ఎందుకంటే ఛాందగ్యోపనిషత్తులో సేయం దేవతైక్షత హంతః మిమాస్తిస్రో దేవత అనేన జీవేనాత్మనాను ప్రవిశ్య నామరూపే వ్యాకరవాణీతి. ఆ సద్దేవత నా వాసనారూపంలో ఉన్న ఈ జీవస్వరూపంతో అగ్ని, జలము, భూమి అనే ఈ ముగ్గురు దేవతలలోనూ ప్రవేశించి వారి ద్వారా నామరూపాలను విడదీసి చూపిస్తాను అని ఆలోచించింది. గట్ అని ఉంది. దీనిని బట్టి నామరూపాలు విడివిడిగా ఏర్పడడం అనేది జీవభావం ఏర్పడిన తరువాత సంభవిస్తోందని అర్థమవుతోంది. నామరూపాలు విడివిడిగా ఏర్పడినప్పుడే ప్రపంచంలో నువ్వు వేరు, అది వేరు, ఇది వేరు అనే భేద వ్యవహారం ఏర్పడుతోంది. ఈ భేదభావానికి కారణమైన జీవభావం కంటే వెనకాల జీవుడికి ఉపాధిగా ఉండేది చిత్తం. కనుక మొదటి ఉపాధిగా చిత్తం ఏర్పడి ఉన్న దశలో దానికి జీవ సంపర్కం గాని, దానివల్ల వచ్చే భేద సంపర్కం గాని ఉండే వీలులేదు. కనుక చిత్తమనేది తన సహజ స్థితిలో భేద మాలిన్యరహితం. అందుచేతనే అది చిత్తు కంటే అభిన్నం. ఇలాంటి చిదభిన్న స్థితిని జీవుడు పొందాలనుకుంటే సర్వోన్నతుడైన పరిశుద్ధ పరమాత్మను వివేక పుష్పాలతో పూజించాలి. వివేక పుష్పాలతో పూజ అంటే ఏకత్వానుసంధానమే. దీనికి భిన్నంగా శివుడు, విష్ణువు వంటి దేవతలను తనకంటే భిన్నమైన వారినిగా ఏర్పాటు చేసుకుని పూజించడం వల్ల జీవుడికి బంధం ఎప్పటికీ పోనే పోదు. ఈ విషయాన్ని శృతే స్వయంగా చెబుతోంది. అథయోన్యాం దేవతాముపాస్తే అన్యో సావనో హమస్మీతి న సవేద రెండు యథా పశురేవ రెండు స దేవానాం. ఎవడైతే తనకంటే భిన్నమైన దేవతను పెట్టుకుని ఆయన వేరు, నేను వేరు అని ఉపాసన చేస్తున్నాడో వాడికి ఏమీ తెలియదు. వాడు ఆ దేవతలకు పశువు వంటివాడు అని శృతి స్వయంగా చెబుతోంది. కనుక రామ, నువ్వు వివేక ప్రధానుడవై అభేద బుద్ధితో ఆత్మైకత్వాన్ని అనుసంధానం చేసుకుంటూ పరోక్ష జ్ఞానాన్ని తిరస్కరించి అపరోక్ష జ్ఞాన నిష్ఠుడివికా. స42. అజ్ఞులు భోగాసక్తులై ఉంటారు. తత్వవేత్తలకు భోగ్యవస్తువుల మీద రుచే లేదు. వీరి పద్ధతికి వారి పద్ధతికి పోలికే లేదు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేహ. నీడోట్వూర్సా 43 శ్లోక్. పరమాత్మతత్వం అజ్ఞానులేనివారికి ఏమాత్రము కనిపించదు. అందువల్ల అది వారికి చీకటి, రాత్రి వంటిది. కాని ఆ ఆత్మతత్వం జ్ఞానికి విస్పష్టంగా అనుభవగోచరమవుతూ ఉంటుంది. కనుక అతనికి మాత్రం అది పట్టపగలే. అతను దానిలో నిత్యము మెలకువలోనే ఉంటాడు. కనుక అజ్ఞులకు ఏది రాత్రో దానిలో విద్యులు మేలుకొనే ఉంటాడు. మామూలు జీవులు ఏ భోగ్య పదార్థాలను చూస్తూ ఉంటారో అలాంటి భోగ్య ఆయసర్. 29. పదార్థాలతో కూడిన ప్రపంచం వారికి పట్టపగలు వంటిది. కాని జ్ఞాని దృష్టిలో అది పూర్తిగా మిథ్యాభూతం గనుక అతని దృష్టిలో అది కటిక చీకటి రాత్రి. నిజానికి నిజమైన చూపు గలవాడు ఈ జ్ఞాని మాత్రమే. గమనిక, ఈ శ్లోకం భగవద్గీతలో 2వ అధ్యాయంలో 69వ శ్లోకంగా ఉంది. వశిష్ఠుడు జ్ఞానిది నిజమైన చూపు అని ఎందుకంటున్నానంటే ఆత్మలో అజ్ఞానానికి ప్రసక్తే లేదు. అజ్ఞానంలో ఉన్నప్పుడు మాత్రమే అజ్ఞానం అనే కల్పన జరుగుతోంది. గమనిక, ఈ విషయాన్ని బ్రహ్మసూత్రవార్తికల్లో ఇంకా విస్పష్టంగా చెప్పారు. అవిద్యాస్తిత్యవిద్యాయ మేవాసిత్వా ప్రకల్పితే బ్రహ్మదృష్ట్యా త్వవిద్యేయం న కథంచన యుజ్యతే. అవిద్యలోనే కూర్చొని అవిద్య ఉందని జీవులంతా కల్పన చేస్తున్నారు. బ్రహ్మదృష్టితో చూస్తే అవిద్య ఉందనే మాట కుదరనే కుదరదు అని వశిష్ఠుడు. కనుకనే మహానుభావులైన వారు అజ్ఞానాన్ని శమింపజేసుకుని శాంతులై సమాధి తత్పరులై ఉంటున్నారు. స 43.